231 సదాశివ కుటుంబిని కుటుంబ సం భా సదాశివ కుటుంబిని సదాశివమస్య అస్త్రీతి తథా ఓం సదాశివ కుటుంబిన్యే నమః ఆం వి సదాశివుడు కార్యకారణరూప నిఖల ప్రపంచము స్వరూముగా గలవాడు. తత్స్వరూపమైన కుటుంబము గలది యగుటం జేసి శ్రీ కామే కామేశ్వరీ దేవి అనగా జగత్కుటుంబిని సదాశివ కుటుంబిని ఎను సార్థకనామముతో విభ్రాజమాను రాలగుచున్నది. స్లో సకలాధిష్టానరూప సత్యరూప సమాకృత సర్వప్రపంచ నిర్మాత్రి సమానాధిక వర్జిత 45.